నాదో లోకం నింగి నేల తాకేదెలాగ వీటి కన్నెది రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో తాజ్మహల్ శోభకి పేదవాడి ప్రేమకి సావు పల్లకి నిధి కన్నా యదమిన్నా గెలిపించు ప్రేమనే కథ కాదు బ్రతుకంటే బలి కాని ప్రేమనే వెళ్ళి పోగునే పెంచి వెళ్ళి పోగుమా జయించేది ఒక్క ప్రియా ప్రియా ప్రియా ప్రియా ప్రియా కాలమంద ప్రేయసి తీర్చమందిలే కసి నింగి నేల తాకే వేళ